కసి కసి నీ శ్వాసే తగిలెను చలి చలి చలి చలి చలిగా లేసెను పడపడ పడమని హృదయం పొంగినమా చక చక చక చక మనసే పురికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి మరి మతులే పోగినమా నా ఎదలో ఉందో గూడు చలిను మేవెచ్చగ చేరు నిన్నే తాకంగానే నే తేలిపోతూ పైకే పైకే పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి డీకని పంట ఇలపైన నే పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి డీకని పంట ఇలపైన తలపై నీవే నిలిచి నీ మెత్తని పాదము మోపి నాతో ఏడు అడుగులు నడవకపోనే పోవద్దే గుచ్చి గుచ్చి చూపులతోటి నన్నే చంపొద్దే నా కిటికీ తెరలను చూస్తే నీ బోణి గుర్తుకు వచ్చే కలలోనైనా మెలకువనైనా ఎదురుగని మోమే నిండాలో తున మునిగే పోయా నీ ప్రేమను నమ్మే నెచ్చలి నిన్నే తలచి ఎద పచ్చికలాగా పరిచా నెచ్చలి నిన్నే తలచి ఎద పచ్చికలాగా పరిచా నా ఊపిరి నీవని తెలిసి గుడి గోపురమల్లే నిలిచా నేనే పైకే పైకే ఎగిరామా పెంట ఆ జాబిలి డీకుని పంట ఇలపైన నే పైకే పైకే ఎగిరామా పెంట ఆ జాబిలి డీకుని పంట ఇలపైన కసి కసి కసి నీ శ్వాసే తగిలేను చలి చలి చలి చలి చలిగా లేసెను పడపడ పడమని హృదయం పొంగినమా చక చక చక చక మనసే ఉరికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి మరి మతులే పోయినమా కర్పూర కళికిన పిల్ల నువ్వు తగిలితే గుప్పున రగిరా నా వనుకున్నవి అన్ని నీకు ఎప్పుడో ఇచ్చేసా లోకం మరిచి నీతో ఎదలో కాపురం ఉంటున్నా నీ చూపే పడడం వల్లే నే సుందరుడైపోయానే శ్వాసే నీది తాకిన క్షణమే మాటే కరువాయే అప్పటి నుండే నీపై తగని ఆశల జ్వరమాయే ఓ సీతాకోక చిలుక ఇక బయటికి రావే త్వరగా ఓ సీతాకోగా చిలుక ఇక బయటికి రావే త్వరగా ప్రాణం నీవే కనుక నిన్ను రమ్మంటున్నా చెతగా నీకై పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి డీకుని పంట ఇలపైన నే పైకే పైకే పోయామా పెంట ఆ జాబిలి డీకుని పంట ఇలపైన కసి కసి కసి నీ శ్వాసే తగిలను చలి చలి చలి చలి చలిగా లేసెను పడపడ పడమని హృదయం మనసే ఉరికెను బిర బిర బిర బిర వయసే ఎగసెను మరి మరి మరి మరి మతులే పోయినమా నా ఎదలో ఉంది.